bum chick buck chick bum chick buck chick bum पैसेंजर के काफी सीना वोचे पोए गाड़ी लुक जैना बंदर मीना सूपे सीना कनबड्डवाड़े वरसैन वाड़ो कासिच्ची नोड़े असलैन जोड़ू కనబడ్డవాడే వరసైన వాడు కాసిచ్చి నోడే అసలైన జోడు కాజీపేట స్టేషన్ లో కొత్త ప్యాసెంజర్ కి కాపేసిన వచ్చే పోయే గాడిలో జనమందరి మీనా చూపేసిన రెండొందలంటే రెండు గుడ్డు తెలిసి ఒట్టి దండ కంటు వరంగలు పోయిండు రెండొందలంటే రెండు గుడ్డు తెలిసి ఒట్టి దండ కంటు వరంగలు పోయిండు మోటా మోటా సేటొక్కడు అల్ల చీటి నుంచి దిగిండు నీటా సూపే చూసిండు నన్ను రేటే ఎంతని అడిగిండు సైగలు చేస్తే వచ్చిండు లాజుకెళ్ళవంటే మంగళారవియలి మంచి కదంటూ మంచిర్యాల పోయిండు లాజుకెళ్ళవంటే మంగళారవియలి మంచి కదంటూ మంచిర్యాల పోయిండు బాబొక్కడు మల్ల చార్మినార్లో దిగిండు సూపుల కాడు నచ్చిండు కల సైగలు చేస్తే వచ్చిండు సాటుకి నన్నే గుంజిండు వంపు సొంపు చూసిండు డబ్బుతో 100 రూపాయలు ఇచ్చిండు సిగ్నల్ ఇచ్చి క్యాబిన్ అంక తీసుకెళ్ళి ఖాళీ గుడ్స్ బొగీలోల్లి చేసిండు. గాడి సిగ్నల్ ఇచ్చి క్యాబిన్ అంక తీసుకెళ్ళి ఖాళీ గుడ్స్ బొగీలోల్లి చేసిండు. స్టేషన్ లో నా టీటొక్కడు గొడసాటుకి నన్నే గుంజిండు. వంపు సంపు చూసిండు నాకు దోస రూపాయా ఇచ్చిండు. Oh.